Book 2 87 87 ماضي الأفعال المساعدة 1 భూతకాలంలో సహాయక క్రియలు 1 لقد توجب علينا أن نسقي الورود మేము చెట్లకి నీళ్లు పోయాల్సి వచ్చింది لقد توجب علينا أن نرتب الشقة మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది لقد توجب علينا أن نغسل الصحون మేము గిన్నెల్ని తోమాల్సి వచ్చింది هل قد توجب عليكم أن تدفعوا الفاتورة؟ మీకు బిల్లు చెల్లించవలసి వచ్చిందా هل قد توجب عليكم أن تدفعوا رسم دخول؟ మీకు ప్రవేశ రుసుము చెల్లించవలసి వచ్చిందా هل قد توجب عليكم أن تدفعوا غرامة؟ మీకు జరిమానా చెల్లించవలసి వచ్చిందా من الذي قد توجب عليه أن يودع؟ ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది من الذي قد توجب عليه أن يذهب مبكرا إلى البيت؟ ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది من الذي قد توجب عليه أن يأخذ القطار؟ ఎవరికి ట్రైన్ అందుకోవాల్సి ఉంది لقد أردنا أن لا نبقى طويلا మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించడం లేదు لقد أردنا أن لا نشرب شيئا మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడం లేదు لقد أردنا أن لا نزعج మాకు మిమ్మల్ని కలత పెట్టాలని అనిపించడం లేదు لقد أردت أن أتصل بالتليفون నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను أردت أن أطلب سيارة أجرة నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను أردت تحديدا أن أذهب إلى البيت నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది فكرت انك اردت ان تخابر زوجتك మీరు ఈ భార్యకు కాల్ చేయదల్చారని అనుకుంటా فكرت انك اردت ان تتصل بالاستعلامات మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదల్చారని అనుకుంటా فكرت انك اردت ان تطلب بيتزا మీరు ఒక పిజ్జాని తెప్పించదల్చారని అనుకుంటా